بسم الله الرحمن الرحيم أتى أمر الله فلا تستعجلوه سبحانه وتعالى عما يشركون ينزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا أنه لا إله إلا أنا فاتقون خلق السماوات والأرض بالحق تعالى عما يشركون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా యొక్క తీర్పు వచ్చేసింది, ఇక దాని కొరకు తొందరపెట్టకండి. ఆయన పరిశుద్ధుడు, వారు చేస్తూ ఉన్న షిర్కుకు అతీతుడు, ఉన్నతుడు. ఆయన ఈ ఆత్మను తనకు నచ్చిన తన దాసునిపై తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా అవతరింపజేస్తాడు. ఈ ఉపదేశంతో ప్రజలను హెచ్చరించండి, నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు, కనుక మీరు నాకే భయపడండి. ఆయన ఆకాశాన్ని భూమిని సత్యం పునాదిగా సృష్టించాడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون ولكم فيها جمال حين تريحون وحين تسرحون وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون وعلى الله قصد السبيل ومنها جائر ఆయన మానవుణ్ణి స్వల్పమైన బిందువుతో సృష్టించాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతడు ఒక బహిరంగ వివాదిగా మారిపోయాడు. ఆయన పశువులను సృష్టించాడు, వాటిలో మీ కొరకు దుస్తులు ఉన్నాయి, ఆహారమూ ఉన్నది. ఇంకా రకరకాల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదయం పూట మీరు వాటిని మేపటానికి తోలుకుని వెళ్లేటప్పుడు, సాయంత్రం పూట వాటిని తిరిగి తోలుకుని వచ్చేటప్పుడు అవి మీకు రమణీయంగా కనిపిస్తాయి. ఎంతో కష్టంతో తప్ప మీరు చేరలేని ప్రదేశాలకు సైతం అవి మీ కొరకు బరువును మోసుకుని పోతాయి. యదార్థం ఏమిటంటే మీ ప్రభువు ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కనికరించేవాడు. ఆయన గుర్రాలను, కంచెర గాడిదలను సృష్టించాడు. మీరు వాటిపై స్వారీ చెయ్యటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి. ఆయన ఇంకా చాలా వస్తువులను మీ ప్రయోజనం కొరకు సృష్టిస్తాడు. వాటిని గురించి మీకు అసలు తెలియనే తెలియదు. వక్రములైన మార్గాలు కూడా ఉన్నప్పుడు సక్రమమైన మార్గం చూపటం అల్లా బాధ్యతే. ఆయన తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడే. شراب ومنه شجر فيه تسيمون ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون آكاشا ونملي ميكوشا ونيرلن خلق انشيوارو آياني ఆ నీటిని మీరూ తరిమి తీరా త్రాగుతారు. ఆ నీటి వల్ల మీ పశువులకు కూడా మేత మొలుస్తుంది. ఆయన ఆ నీటి ద్వారా పొలాలను పండిస్తాడు. జైతూను, ఖర్జూరం, ద్రాక్ష ఇంకా రకరకాల ఇతర పండ్లను పండిస్తాడు. ఆలోచించేవారికి ఇందులో ఒక గొప్ప నిదర్శనం ఉంది. وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ إن في ذلك لآية لقوم يذكرون ఆయన మీ మేలు కోసం రాత్రిని పగలును సూర్యుణ్ణి చంద్రుణ్ణి మీకు వశపరిచాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞ వల్లనే మీకు వశమై ఉన్నాయి. బుద్ధిని ఉపయోగించేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ఆయన మీకోసం భూమిలో సృష్టించిన అనేక రంగురంగుల వస్తువులలో కూడా గుణపాఠం నేర్చుకునేవారికి నిశ్చయంగా సూచన ఉంది. وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون సముద్రాన్ని మీ సేవ కోసం నియోగించినవాడు ఆయనే. దాని నుండి మీరు తాజా మాంసాన్ని తీసుకుని తినేటందుకు, మీరు ధరించే ఆభరణాలను దాని నుండి వెలికి తీసుకునేటందుకు, సముద్రం రొమ్మును చీలుస్తూ ఓడ పయనించటాన్ని మీరు చూస్తారు. ఇదంతా ఎందుకంటే మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించాలని, ఆయనకు కృతజ్ఞులు కావాలని. ఆయన భూమిలో పర్వతాలను మేకులుగా పాచాడు. భూమి మిమ్మల్ని తీసుకుని దొరికిపోకుండా ఉండాలని ఆయన నదులను ప్రవహింపజేశాడు. సహజ మార్గాలను నిర్మించాడు మీరు సరైన మార్గాన్ని పొందటానికి. ఆయన భూమిలో మార్గం చూపే సంకేతాలను పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా ప్రజలు మార్గాన్ని తెలుసుకుంటారు. సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించని వాడు, ఉభయులు సమానులేనా? మీరు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒకవేళ మీరు అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. యథార్థమేమిటంటే ఆయన ఎంతో మన్నించేవాడు, కరుణామయుడూను. ఆయన మీ బాహ్యాన్ని ఎరుగును, మీ గోప్యాన్ని ఎరుగును. والذين يدعون من دون الله لا يخلقون شيئا وهم يخلقون أموات غير أحياء وما يشعرون أيان يبعثون الله نوذلي پرجل ويلكم تن اتر شكتل يه وستوكو سرشت کرتل کارو وارو سوينغا سرشتمپ بڑين وارو నిర్జీవులే కాని సజీవులు కారు. వారు ఎప్పుడు మళ్లీ బ్రతికించబడి లేపబడనున్నారో వారికెంతమాత్రమూ తెలియదు. ఇలాహుకుం ఇలాహు వాహిద్ الذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب المستكبرين ఈ దేవుడు కేవలం ఒక్కడే కాని పరలోకాన్ని నమ్మని వారి హృదయాలలో తిరస్కారం తిష్టవేసుకుని ఉంది. వారు విర్రవీగుతున్నారు. అల్లాకు నిశ్చయంగా వారి చేష్టలన్నీ తెలుసు. దాగి ఉన్నవి కూడా బహిరంగంగా ఉన్నవి కూడా. అహంభావానికి గురైన వారిని ఆయన ఏమాత్రం ప్రేమించడు. وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ أَلَا سَاءَ مَا يَزِرُونَ قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين يورينا واريني مي پرهو أوطرم پجيسنة ونٹي دي ايوتي أني أريجتے إلا أنتار أولي أبي پاتكالفو كتو كذل إي ماتلن أني وارو پرليونالو تما برونو پورتيغا موستار దానికి తోడు వారు అజ్ఞానం వల్ల అపమార్గం పట్టిస్తున్న వారి బరువును కూడా కొంత మోస్తారు. చూడండి ఎంత కఠినమైన బాధ్యతను వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో. వారికి పూర్వం కూడా చాలామంది సత్యాన్ని అణచటానికి ఇటువంటి దుష్ట పన్నాగాలని పన్నారు. చూడండి అప్పుడు అల్లాహ్ వారి పన్నాగపు కట్టడాన్ని పునాదులతో సహా పెకలించి పారవేశాడు. పైనుండి దాని కప్పు వారి తలలపై పడింది. శిక్ష వస్తుందని వారికి అనుమానం కూడా లేనటువంటి దిక్కు నుండి అది వారిపైకి వచ్చి పడింది. తరువాత ప్రళయమునాడు అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు, హీనపరుస్తాడు. వారితో ఇలా అంటాడు, మీరు సత్యవాదులతో నా భాగస్వాముల తరఫున పోట్లాడుతూ ఉండేవారు కదా. ఇప్పుడు ఆ నా భాగస్వాములు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ప్రపంచములో జ్ఞానం లభించిన వారు అవిశ్వాసులకు ఈరోజు లభించేది అవమానము దౌర్భాగ్యమును అని అంటారు. అవును, తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నప్పుడు దైవదూతలు ప్రాణాలు తీసే అవిశ్వాసులకు. అప్పుడు వారు తలబిరుసుతనాన్ని విడిచిపెట్టి వెంటనే పూర్తిగా లొంగిపోయి మేము ఏ తప్పు చేసి ఉండలేదు అని అంటారు. దానికి దైవదూతలు ఇలా అంటారు, ఎందుకు చేసి ఉండలేదు? అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక పొంగి నరక ద్వారాలలో దూరిపోండి. అక్కడనే మీరు శాశ్వతంగా ఉంటారు. కనుక యదార్థం ఏమిటంటే గర్విష్ఠులకు లభించే నివాసం చాలా చెడ్డది. وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون మరోవైపు దైవభీతి కలవారిని మీ ప్రభు తరపు నుండి అవతరించినటువంటిది ఏమిటి అని అడిగినప్పుడు వారు అత్యుత్తమమైనది అవతరించినది అని సమాధానం చెబుతారు. ఇటువంటి సజ్జనులకు ఈ ప్రపంచంలోనూ మేలు జరుగుతుంది, ఇక పరలోక గృహం కూడా తప్పనిసరిగా వారికి ఎంతో మేలైనదిగా ఉంటుంది. భయభక్తులు కల వారి ఇల్లు ఎంతో మంచి ఇల్లు, శాశ్వత నివాసంగా ఉండే ఉద్యానవనాలు, వాటిలో వారు ప్రవేశిస్తారు. క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ అంతా వారి అభిమతానికి అనుగుణంగానే జరుగుతుంది. భయభక్తులు కల వారికి అల్లాహ్ ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ మీకు శాంతి కలుగుగాక, మీ కర్మలకు ప్రతిఫలంగా స్వర్గములో ప్రవేశించండి అని అంటారు. كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون వారికి ఇంకా మిగిలింది ఏమిటి? దైవదూతలు వచ్చేయటమో లేదా నీ ప్రభువు తీర్పు జారీ కావటమో తప్ప? వారికి పూర్వం చాలామంది ఇలానే ముందుగా ప్రవర్తించారు, తరువాత వారి విషయంలో జరిగినది అల్లా చేసిన అన్యాయం కాదు, ఆ అన్యాయము వారిదే, దానిని వారు తమకు తామే చేసుకున్నారు. వారు చేసిన పనుల దుష్ఫలితాలు చివరకు వారినే పట్టుకున్నాయి, వారు ఎగతాళి చేస్తూ ఉండినదే వారిని చుట్టుముట్టింది. نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم من هدى الله ومنهم من حقت عليه الضلالة فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل ఈ ముష్రిక్కులు ఇలా అంటారు, అల్లా కోరి ఉన్నట్లయితే మేముగాని మా తాత ముత్తాతలు గాని ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించి ఉండేవారము కాదు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏ వస్తువును నిషేధించి ఉండేవారము కూడా కాదు. ఇటువంటి సాకులనే వారికి పూర్వం వారు కూడా చెప్పేవారు. అయితే విషయాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొక బాధ్యత కూడా ప్రవక్తలపై ఏదైనా ఉందా? మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రవహింపజేశాము, అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము, అల్లాను ఆరాధించండి, మిథ్యాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి. దాని తరువాత అల్లాహ్ వారిలో కొందరికి సన్మార్గాన్ని ప్రసాదించాడు, మరికొందరిని అపమార్గం లోగొన్నది. కొంచెం భూమిలో సంచారం చేసి చూడండి తిరస్కారులకు ఏ గతి పట్టిందో. ప్రవక్త, వారికి సన్మార్గం లభించాలని నీవు ఎంతగా కోరుకున్నా అల్లా తాను అపమార్గం పట్టించేవాడికి మళ్లీ సన్మార్గం చూపడు. అటువంటి వారికి ఎవరూ సహాయం చేయలేరు. وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَا يَبْعَثُ اللَّهُ مَنْ يَمُوتُ بَلَى وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. వీరు అల్లా పేరుతో దృఢమైన ప్రమాణాలు చేసి ఇలా చెబుతారు, చనిపోయిన వాణ్ణి ఎవణ్ణి అల్లా మళ్లీ బ్రతికించి లేపడు. ఎందుకు లేపడు? ఇది ఆయన చేసిన ఒక వాగ్దానం, దానిని నెరవేర్చటాన్ని ఆయన తన విధిగా చేసుకున్నాడు. కాని చాలామందికి ఆ విషయం తెలియదు. అలా తప్పకుండా జరగాలి, ఎందుకంటే వారి ముందు అల్లా వారు విభేదిస్తూ ఉన్నటువంటి యథార్థాన్ని బహిర్గతం చెయ్యటానికి, సత్య తిరస్కారులు తాము అబద్ధీకులమని తెలుసుకోవటానికి, ఇక అది సంభవించే విషయాన్ని గురించి, ఒక వస్తువును ఉనికిలోనికి తీసుకురావటానికి, దానిని అయిపో అని ఆజ్ఞాపిస్తే చాలు, వెంటనే అది అయిపోతుంది. అంతకంటే ఎక్కువ చేయవలసిన అవసరం మాకు లేదు. لو كانوا يعلمون الذين صبروا على ربهم يتوكلون దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత అల్లా కోసం వలసపోయిన వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి నివాసాన్ని ఇస్తాము, పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే గొప్పగా ఉంటుంది. సహనం చూపినటువంటి, తమ ప్రభువుపై నమ్మకంతో పనిచేస్తున్నటువంటి బాధితులు ఎంతో చక్కని ముగింపు తమ కొరకు వేచి చూస్తోందని తెలుసుకుంటే ఎంత బాగుండును. فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون بالبينات والزبر وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون ప్రవక్త, మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను పంపినప్పుడల్లా మానవులనే ప్రవక్తలుగా పంపాము, వారి వైపునకు మేము మా సందేశాలను వహీ ద్వారా పంపుతూ ఉండేవారము. మీకు తెలియకపోతే జ్ఞాపిక కలవారిని అడగండి, పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపికను నీపై అవతరింపజేశాము, నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, స్వయంగా ప్రజలు కూడా ఆలోచించటానికి. أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون أو يأخذهم في تقلبهم فما هم بمعجزين أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم ప్రవక్త సందేశానికి వ్యతిరేకంగా అత్యంత దుష్ట పన్నాగాలను తన్నుతున్న వారిని అల్లాహ్ భూమిలో దిగబడిపోయేలా చేస్తాడని లేదా వారికి అనుమానం కూడా కలగని దిక్కు నుండి వారిపైకి శిక్షను తీసుకువస్తాడని లేదా వారు తిరుగాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడని లేదా రాబోయే ఆపదను గురించి భయపడి దాని నుండి తప్పించుకోవటానికి వారు జాగ్రత్త పడుతున్న స్థితిలో వారిని పట్టుకుంటాడని వారికి ఏమాత్రం భయం లేకుండా పోయిందా? ఆయన ఏమి చేయదలుచుకున్నా వారు మాత్రం ఆయనను అశక్తుడుగా చేయలేరు. వాస్తవం ఏమిటంటే మీ ప్రభువు మృదు హృదయుడు కరుణామయుడును. أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون وارو الله چه سشتن ببلن اي وستونو غمانين سرا అది అల్లా సాన్నిధ్యములో సాష్టాంగపడుతూ తన నీళ్లను కుడివైపునకు ఎడమవైపునకు ఎలా తిప్పుతూ ఉంటుందో ఈ విధంగా అన్నీ వినమ్రతను ప్రదర్శిస్తున్నాయి. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాశులు సర్వదైవదూతలు అల్లా ముందు సాష్టాంగపడుతున్నారు. వారు ఎంతమాత్రం తలబిరుసుదనంతో ప్రవర్తించరు. తమ పైన ఉన్న ప్రభువునకు భయపడతారు. తమకు ఇవ్వబడిన ఆదేశం ప్రకారమే పనిచేస్తారు. అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు, ఇద్దరిని దేవుళ్లుగా చేసుకోకండి, దేవుడు మటుకు ఒక్కడే, కనుక మీరు నాకే భయపడండి. ఆకాశాలలో ఉన్నదంతా భూమిలో ఉన్నదంతా ఆయనదే, కేవలం ఆయన ధర్మం మాత్రమే సృష్టిలో అంతటా అనుసరింపబడుతోంది. అలాంటప్పుడు మీరు అల్లాను కాదని మరొకరికి భయపడతారా? వమా బికుమ్ మిన్ నిఅమతిన్ ఫమినల్లాహ్ థుమ్మ ఇజా మస్సకుమ్ అద్-దుర్ ఫఇలైహి తజఅఉన్ థుమ్మ ఇజా కషఫ అద్-దుర్ అన్కుమ్ ఇజా ఫరీఖున్ మిన్కుమ్ బిరబ్బిహిమ్ యుష్రికూన్ లియక్ఫురూ బిమా ఆతైనాహు మీకు లభించిన అనుగ్రహం ఏదైనా అది అల్లా తరఫు నుండే లభించినది. మీకేదైనా గడ్డుకాలం దాపురించినప్పుడు మీరు మీ మొరలతో ఆయన వైపునకే పరుగెడతారు, కాని అల్లా ఆ గడ్డుకాలాన్ని తొలగించినప్పుడు ఈ కనికరానికి కృతజ్ఞతగా మీలో ఒక వర్గం ఒక్కసారిగా తన ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చెయ్యటం ప్రారంభిస్తుంది. అల్లా చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా, సరే మంచిది, సుఖాలను అనుభవించండి, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. تالله لتسألن عما كنتم تفترون يوري غرينچ వీరు ఏ మాత్రము ఎరుగరో వారికి మేము ఇచ్చిన ఉపాధిలో భాగాలను నిర్ణయిస్తారు. దేవుని తోడు, ఈ అబద్ధాన్ని మీరు ఎలా కల్పించారు అని మిమ్మల్ని తప్పనిసరిగా అడగటం జరుగుతుంది. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم وارو ديونيكي كوتو لنك الفستار الله پرشدلو తమ కోసమేమో వారు స్వయంగా కోరుకున్నదా? వారిలో ఎవరికైనా కూతురు పుట్టినదనే శుభవార్తను అందజేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరిస్తాయి. అతడు లోలోన కుమిలిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలి అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు. అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా లేక ఆమెను మట్టిలో పాతిపెట్టాలా అని ఆలోచిస్తాడు. చూడు, వారు దేవుని విషయంలో చేసే నిర్ణయాలు ఎంత దుష్టమైనవో. పరలోకాన్ని విశ్వసించని వారే చెడుగుణాలు ఆరోపింపదగినవారు. ఇక అల్లాహ్, ఆయనకు అందరికంటే ఉన్నతమైన గుణాలు ఉన్నాయి. ఆయనే అందరిపై ప్రాబల్యం కలవాడు, వివేకములో పరిపూర్ణుడును. వలౌ యుఆఖిదు అల్లాహు అన్నాస బిజుల్మిహిమ్ మా తరక అలైహా మిన్ దాబ్బతిన్ వలకిన్ యుఅఖ్ఖిరుహుమ్ ఇలా అజలిన్ ముసమ్మా فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم أن لهم النار وأنهم مفرطون وكذلك الله ప్రజలను వారి మితిమీరిన ప్రవర్తనకు వెంటనే పట్టుకోదలిస్తే భూమిపై ఏ ప్రాణిని వదిలిపెట్టడు. కాని ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. ఆ కాలం వచ్చేసినప్పుడు అది ఒక్క గడియ కూడా వెనుక ముందు కాజాలదు. ఈనాడు వారు అల్లా కోసం తాము తమ కోసం ఇష్టపడని వస్తువులను కల్పిస్తున్నారు. తమ కోసం ఉన్నదంతా శుభమే అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. వారి కోసం ఉన్నది ఒకే ఒక వస్తువు, అది నరకాగ్ని. వారు అందరికంటే ముందు అందులోకి తప్పనిసరిగా పంపబడతారు. وما أنزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة لقوم يؤمنون దేవుని తోడు, ప్రవక్త, నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపి ఉన్నాము. పూర్వం కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. శైతాను వారి చెడ్డ పనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. కాబట్టి ప్రవక్తల మాటను వారు నమ్మలేదు. ఆ శైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు. వీరు వేదనాభరితమైన శిక్షకు అర్హులవుతున్నారు. మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే వారు గురి అయిన విభేదాల యథార్థాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని. ఈ గ్రంథం తనను విశ్వసించేవారి కోసం మార్గదర్శకత్వంగానూ కారుణ్యంగానూ అవతరించింది. والله أنزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في ذلك لآية لقوم يسمعون. మీరు ప్రతి వర్షాకాలములోనూ చూస్తారు, అల్లాహ్ ఆకాశము నుండి నీళ్లను కురిపించాడు, నిర్జీవంగా పడి ఉన్న భూమిలో ఒక్కసారిగా దాని ద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది. نسقيكم مما في بطونه من بين فرث ودم لبنا خالصا سائغا للشاربين. మీకు పశువులలో కూడా ఒక గుణపాఠం ఉన్నది. వాటి గర్భములో పేడ రక్తానికి మధ్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము, అంటే స్వచ్ఛమైన పాలు. అది త్రాగేవారికి ఎంతో కమ్మనిది. ومن ثمرات النخيل والأعناب تتخذون منه سكرا ورزقا حسنا إن في ذلك لآية لقوم يعقلون. ఇదే విధంగా ఖర్జూరపు చెట్లు, ద్రాక్ష తీగల నుండి కూడా మేము ఒక పదార్థాన్ని మీకు త్రాగిస్తాము, దానిని మీరు మత్తుపానీయంగా కూడా చేసుకుంటారు, పరిశుద్ధమైన ఆహారంగా కూడా. బుద్ధిని ఉపయోగించేవారికి ఇందులో నిశ్చయంగా ఒక సూచన ఉంది. ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا يخرج من بطونها شراب مختلف ألوانه فيه شفاء للناس إن في ذلك لآية لقوم يتفكرون. فورنلي مي پرهو తేనెటీగకు వహీ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. కొండలలో, చెట్ల మీద, తడికలపై ఎక్కించబడిన తీగలలో నీ తెట్టెలను నిర్మించుకో. అన్ని రకాల పండ్ల రసాన్ని పీల్చు. నీ ప్రభువు సుగమం చేసిన మార్గాలపై నడుస్తూ ఉండు. ఈ ఈగ కడుపులో నుండి రంగురంగుల పానకం ఒకటి వెలువడుతుంది. అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తి ఉన్నది. ఆలోచించేవారికి ఇందులో కూడా నిశ్చయంగా ఒక సూచన ఉంది. వల్లాహు ఖలఖకుం తుమ్మ యతవఫాకుం వమింకుం మన్ యురద్దు ఇలా అర్దలిల్ ఉమ్రి లికై లా యఅలమ బఅద ఇల్మిన్ షైఆ ఇన్నల్లాహ అలీమున్ ఖదీర్. చూడండి, అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, తరువాత ఆయన మీకు మృత్యువును కలుగజేస్తాడు. మీలో ఒకడు అతి నికృష్టమైన వయస్సుకు చేర్చబడతాడు, అంతా తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియనివాడుగా అయ్యేందుకు. సత్యం ఏమిటంటే అల్లాహ్ మాత్రమే జ్ఞానములో కూడా పరిపూర్ణుడు, شكتلو كورا. والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. تولي అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే జీవన సామగ్రి విషయంలో ఆధిక్యం ప్రసాదించాడు. అయితే ఈ ఆధిక్యం ఇవ్వబడిన వారు తమ జీవన సామగ్రిని తమ బానిసల వైపునకు మళ్లించరు కదా. వారు ఇద్దరూ ఈ జీవన సామగ్రిలో సమాన భాగస్థులు అయ్యేటందుకు అల్లా ఉపకారాన్ని ఒప్పుకోవటానికి వారు తిరస్కరిస్తున్నారా? والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة ورزقكم من الطيبات أفبالباطل يؤمنون وبنعمة الله هم يكفرون ويعبدون من دون الله ما لا يملك لهم رزقا من السماوات والأرض شيئا ولا يستطيعون فلا تضربوا لله الأمثال إن الله يعلم وأنتم لا تعلمون الله يمي كوسو مي جاتن لي بارينا تشارو ఆయనే ఆ భార్యల ద్వారా మీకు కుమారులను మనుమలను ప్రసాదించాడు, మంచి మంచి వస్తువులను మీకు తినటానికి ఇచ్చాడు. అయితే వారు ఇదంతా చూస్తూ కూడా ఇదంతా తెలిసి కూడా అసత్యాన్నే విశ్వసిస్తున్నారా? అల్లా ఉపకారాన్నే తిరస్కరిస్తున్నారా? అల్లాను వదిలిపెట్టి ఆకాశాల నుండి గాని భూమి నుండి గాని వారికి ఆహారం ఇవ్వనటువంటి వారిని, ఆ పని చెయ్యగల శక్తి లేని వారిని పూజిస్తున్నారా? కనుక అల్లాకు పోలికలను కల్పించకండి. అల్లా ఎరుగును, మీరు ఎరుగరు. ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون الله وكوداهرنه استنار وكديمو بانسا ఇతరుల యాజమాన్యములో ఉన్నవాడు, స్వయంగా ఏ అధికారమూ లేనివాడు. ఇక రెండోవాడు, అతనికి మేము మా తరఫు నుండి మంచి ఉపాధిని ప్రసాదించాము, అతడు అందులో నుండి బహిరంగంగానూ రహస్యంగానూ బాగా ఖర్చు చేస్తాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా? అల్హమ్దులిల్లాహ్. కాని అనేకులు ఈ సామాన్య విషయాన్ని ఎరుగరు. وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه أينما يوجهه لا يأتي بخير هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم. అల్లా మరొక ఉదాహరణను ఇస్తున్నాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు మూగవాడు చెవిటివాడు, ఏ పని చెయ్యలేడు, తన యజమానికి భారమై కూర్చున్నాడు. ఆయన అతన్ని ఎక్కడకు పంపినా అతని వల్ల మంచి పని ఏదీ జరగదు. ఇక రెండో మనిషి, అతడు న్యాయం చెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు, స్వయంగా సన్మార్గములో స్థిరంగా ఉన్నాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా? వలిల్లాహి గైబు సమావాతి వల్ అర్ద్ వమా అమ్రు సాఅతి ఇల్లా కలంహిల్ బసరి అవ్ హువ అఖరబ్ ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. భూమిలోను ఆకాశాలలోను దాగి ఉన్న యదార్థాల జ్ఞానం అల్లాకు మాత్రమే ఉన్నది. ప్రళయం సంభవించటానికి ఎంతోసేపు పట్టదు, కేవలం రెప్పపాటు కాలం తప్ప. ఇంకా దానికంటే కూడా కొంచెం తక్కువే. యదార్థమేమిటంటే అల్లాహ్ అన్నీ చెయ్యగల సమర్థుడు. وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. الله మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు. ఆయన మీకు చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ఆలోచించే మనస్సు ఇచ్చాడు, మీరు కృతజ్ఞులు కావాలని. أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ గగనమండలములో భద్రంగా విహరించే పక్షులను వారు ఎన్నడూ చూడలేదా? అల్లా తప్ప వాటిని క్రిందపడకుండా నిలిపి ఉంచినది ఎవరు? విశ్వాసులకు ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి. వల్లాహు జఅల లకుమ్ మిన్ బుయూతికుమ్ సకన వజఅల లకుమ్ మిన్ జులూదిల్ అన్ఆమ్ బుయూతన్ తస్తఖిఫూనహా యౌమ ధఅనికుమ్ వయౌమ ఇఖామతికుమ్ వమిన్ అస్వాఫిహా وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون فإن تولوا فإنما عليك البلاغ المبين يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون الله ميكوسم ميبرهالنو శాంతిని విశ్రాంతిని ఇచ్చే స్థలాలుగా తీర్చిదిద్దాడు. పశువుల చర్మాలతో ఆయన మీకోసం ఇళ్లను చేశాడు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, బస చేసినప్పుడు, ఈ రెండు స్థితులలోనూ అవి మీకు తేలికగా ఉంటాయి. పశువుల మృదు రోమాలతోనూ, ఉన్నితోనూ, వెండ్రుకలతోనూ మీకోసం తొడుక్కునే వస్తువులను, వాడుకునే వస్తువులను ఎన్నింటినో సృష్టించాడు. అవి జీవితకాలం అంతా మీకు పనికొస్తాయి. ఆయన తనచే సృష్టింపబడిన ఎన్నో వస్తువులతో మీకోసం నీడను ఏర్పాటు చేశాడు. పర్వతాలలో మీకోసం ఆశ్రయస్థలాలను నిర్మించాడు. మిమ్మల్ని వేడివి నుండి కాపాడే దుస్తులను, యుద్ధ రంగాలలో మిమ్మల్ని రక్షించే కవచాలను మీకు ప్రసాదించాడు. ఈ విధంగా ఆయన తన అనుగ్రహాలను మీకు పూర్తిగా ప్రసాదిస్తాడు. మీరు విధేయులవుతారేమో అని. ఇక వారు ఒకవేళ విముఖులైతే, ఓ ప్రవక్త, సత్య సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప నీపై మరొక బాధ్యత లేదు. వారు అల్లా ఉపకారాన్ని గుర్తిస్తారు, అయినా దాన్ని తిరస్కరిస్తారు. వారిలో చాలామంది సత్యాన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేరు. وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِنْ دُونِكَ فألقوا إليهم القول إنكم لكاذبون وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون ఆ రోజున ఏమవుతుందో వారు కొంచెమైనా ఆలోచించారా? అప్పుడు మేము ప్రతి సంఘము నుండి ఒక సాక్షిని నిలబెడతాము. అవిశ్వాసులకు వాదాలు వినిపించే అవకాశం ఇవ్వటంగాని, వారిని పశ్చాత్తాపపడండి అనిగాని క్షమాభిక్షను అర్థించండి అనిగాని అడగటం జరగదు. దుర్మార్గులు ఒకసారి శిక్షను చూసిన తరువాత వారి శిక్షను తగ్గించటమూ జరగదు. వారికి ఒక క్షణంపాటు వ్యవధి ఇవ్వటమూ జరగదు. ప్రపంచములో షిర్కు చేసిన వారు తాము అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారిని చూసినప్పుడు ఇలా అంటారు, ప్రభూ, మేము నిన్ను వదిలిపెట్టి వేడుకుంటూ ఉండిన భాగస్వాములు వీరే. అప్పుడు వారు కల్పించిన ఈ దేవుళ్ళు మీరు అబద్ధం చెబుతున్నారు అని స్పష్టంగా సమాధానం ఇస్తారు. ఆ సమయంలో వీరంతా అల్లా ముందు వినమ్రులవుతారు. వారు ప్రపంచంలో చేస్తూ ఉండిన కల్పనలన్నీ మటుమాయమైపోతాయి. స్వయంగా అవిశ్వాస మార్గాన్ని అవలంబించిన వారికి, ఇతరులను అల్లా మార్గం నుండి నిరోధించిన వారికి మేము శిక్షపై శిక్షను విధిస్తాము. వారు ప్రపంచంలో రెచ్చగొట్టిన దుర్మార్గానికి ప్రతిఫలంగా ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا على هؤلاء ونزلنا عليك الكتاب بيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. మేము ప్రతి సంఘములో నుండి ఒక సాక్షిని లేపి నిలబెట్టే రోజును గురించి ప్రవక్త వారిని హెచ్చరించు. ఆ సాక్షి తన సంఘానికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి మేము నిన్ను తీసుకుని వస్తాము. ఈ సాక్ష్యం కొరకు సన్నాహంగా మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త. وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم الله عليكم كفيلا إن الله يعلم ما تفعلون ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وليبينن لكم يوم القيامة ما كنتم فيه تختلفون ولو شاء الله لجعلكم أمة واحدة ولكن يضل من يشاء ويهدي من يشاء ولتسألن عما كنتم تعملون. న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు. చెడును, అశ్లీలతను, అన్యాయాన్ని మితిమీరి ప్రవర్తించటాన్ని నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు మీరు గుణపాఠం నేర్చుకోవాలని. మీరు అల్లాతో ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. అల్లా సాక్షిగా చేసిన ప్రమాణాలను దృఢపరచిన తరువాత భంగపరచకండి. అల్లా మీ పనులన్నింటినీ ఎరుగును. స్వయంగా తాను శ్రమతో నూలు వడకి తరువాత తానే దానిని ముక్కలు ముక్కలుగా చేసిన స్త్రీ స్థితి వంటిది మీ స్థితి కాకూడదు. మీరు మీ ప్రమాణాలను మీ వ్యవహారాలలో పరస్పరం మోసగించుకోవటానికి పనిముట్లుగా చేసుకుంటారు. ఒక జాతి రెండో జాతి కంటే ఎక్కువగా లాభాలను పొందటానికి, వాస్తవానికి అల్లాహ్ ఈ ప్రమాణాల ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తున్నాడు. తప్పకుండా ఆయన ప్రళయం నాడు మీ సమస్త అభిప్రాయ భేదాల తత్వాన్ని మీకు విషదం చేస్తాడు. ఒకవేళ అల్లా సంకల్పం ఇదే అయి ఉంటే ఆయన మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తన ఇష్టప్రకారం కొందరిని అపమార్గానికి గురి చేస్తాడు, తన ఇష్టప్రకారం కొందరికి సన్మార్గాన్ని చూపుతాడు. తప్పకుండా మీ పనులను గురించి మిమ్మల్ని సంజాయిషి అడగటం జరిగి తీరుతుంది. ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما صددتم عن سبيل الله ولكم عذاب عظيم ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم إن كنتم تعلمون ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون مسلمولارا మీరు మీ ప్రమాణాలను ఒకరినొకరు మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. ఇలా చేస్తే స్థిరపడిపోయిన పాదాలు తరువాత చలిస్తాయేమో. మీరు అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధించిన అపరాధానికి దుష్ఫలితాన్ని చూస్తారేమో, శిక్షను అనుభవిస్తారేమో. మీరు అల్లాకు చేసిన వాగ్దానాన్ని స్వల్ప లాభానికి అమ్మివేయకండి. అల్లా వద్ద ఉన్నది మీకు ఎక్కువ మేలు కలిగిస్తుంది. మీరు గనక తెలుసుకుంటే మీ దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయేది, అల్లా వద్ద ఉన్నదే అసలు మిగిలి ఉండేది. సహనంతో వ్యవహరించేవారికి మేము వారి ప్రతిఫలాన్ని వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా తప్పకుండా ఇస్తాము. పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. పరలోకములో అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము. إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون మీరు ఖురాను పఠనం ప్రారంభించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా శరణు కోరుకోండి. విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారిపై వాడి అధికారం సాగదు. వాడిని తమ సంరక్షకుడుగా చేసుకుని వాడి మోసానికి గురి అయి షిర్కు చేసేవారిపైనే వాడి అధికారం సాగుతుంది. بل أكثرهم لا يعلمون قل نزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى للمسلمين మేము ఒక వాక్యం స్థానములో మరొక వాక్యాన్ని అవతరింపజేసినప్పుడు దేనిని అవతరింపజెయ్యాలో అల్లాకు బాగా తెలుసు. నీవు స్వయంగా ఈ ఖురాను కల్పించి వ్రాస్తున్నావు అని వారు అంటారు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యథార్థం ఏమిటో తెలియదు. వారితో ఇలా అను, దీనిని పరిశుద్ధాత్మ ఉన్నది ఉన్నట్లుగా నా ప్రభువు తరపు నుండి క్రమక్రమంగా అవతరింపజేశాడు. విశ్వాసుల విశ్వాసాన్ని పటిష్టం చేసేందుకు జీవితానికి సంబంధించిన వ్యవహారాలలో విధేయులకు సరి అయిన మార్గాన్ని చూపేటందుకు వారికి సాఫల్యం సౌభాగ్యాల శుభవార్తను ఇచ్చేటందుకు. وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ لِسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَذَا لِسَانٌ عَرَبِيٌّ مُبِينٌ إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ لَا يَهْدِيهِمُ اللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ إنما يفتري الكذب الذين لا يؤمنون بآيات الله وأولئك هم الكاذبون. ఇతనికి ఒకానొక మనిషి నేర్పుతున్నాడు అని వారు నిన్ను గురించి అంటున్న విషయం మాకు తెలుసు. వాస్తవానికి వారు సూచిస్తున్న మనిషి మాట్లాడే భాష అన్యదేశపు భాష. ఇదేమో స్పష్టమైన అరబ్బీ భాష. యథార్థమేమిటంటే అల్లా వాక్యాలను విశ్వసించని వారికి అల్లాహ్ ఎన్నడూ సరి అయిన విషయం వరకు చేరుకునే భాగ్యాన్ని కలుగజెయ్యడు. అటువంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. అబద్ధాలను దైవ ప్రవక్త కల్పించడు. అల్లా వాక్యాలను విశ్వసించని వారే అబద్ధాలను కల్పిస్తున్నారు. అసలు వారే అసత్యవాదులు. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون لا جرم أنهم في الآخرة هم الخاسرون ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. يورينا విశ్వసించిన తరువాత బలవంతం చేయబడటం వల్ల అవిశ్వాసిగా మారిన పక్షంలో అప్పుడు అతని హృదయం విశ్వాసం పట్ల తృప్తితో ఉంటే అది వేరే విషయం. కాని ఎవరైనా హృదయపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడితే అతనిపై అల్లా ఆగ్రహం పడుతుంది. అటువంటి వారందరికీ తీవ్రమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారు. అల్లాహ్ తన అనుగ్రహాన్ని తిరస్కరించే వారికి మోక్ష మార్గాన్ని చూపడు. ఇది ఆయన విధానం. వారి హృదయాలకు వారి చెవులకు వారి కళ్లకు అల్లా ముద్ర వేశాడు. వారు అశ్రద్ధలో మునిగిపోయారు. అందుచేత వారు పరలోకములో తప్పక నష్టానికి గురి అవుతారు. దీనికి భిన్నంగా విశ్వసించిన కారణంగా బాధలకు గురి చెయ్యబడినప్పుడు ఇల్లు వాకిలి విడిచిపెట్టినవారు, వలసపోయినవారు, దైవ మార్గములో కష్టాలను భరించినవారు, సహనంతో వ్యవహరించిన వారు, వారి కొరకు నీ ప్రభువు నిశ్చయంగా క్షమించేవాడుగా కరుణించేవాడుగా ఉంటాడు. ప్రతి ప్రాణి తనను తాను మాత్రమే రక్షించుకునే ఆలోచనలో మునిగి ఉండే రోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన దానికి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడే రోజున, ఎవరికీ ఏమాత్రము అన్యాయం జరగని రోజున వారందరి విషయంలో తీర్పు జరుగుతుంది. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون ولقد جاءهم رسول منهم فكذبوه فأخذهم العذاب وهم ظالمون الله ఒక జనపదానికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ జనపదం శాంతిమయము సంతృప్తికరము అయిన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ప్రతివైపు నుండి దానికి ఆహారం పుష్కలంగా చేరుతూ ఉండేది. అప్పుడు అది అల్లా కానుకలకు కృతజ్ఞత చూపటం ప్రారంభించింది. అప్పుడు అల్లాహ్ దాని పౌరులకు వారి అకృత్యాల రుచిని ఇలా చూపాడు. ఆకలి భయము అనే ఆపదలు వారిని చుట్టుముట్టాయి. వారి వద్దకు వారి జాతి నుండే ఒక ప్రవక్త వచ్చాడు, కాని వారు ఆయనను తిరస్కరించారు. చివరకు వారు పూర్తిగా దుర్మార్గులైపోయినప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون متاع قليل ولهم عذاب أليم كنك أو برجلارا అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినండి. అల్లా చేసిన మేలునకు కృతజ్ఞతలు చెలుపండి. నిజంగా మీరు ఆయననే ఆరాధించేవారు అయితే అల్లా మీకు నిషిద్ధం చేసినవి ఇవి. దానంతట అది చచ్చిన పశువు రక్తము, పంది మాంసము, అల్లా తప్ప ఇతరుల పేరు ఉచ్చరింపబడిన జంతువు. అయితే ఆకలికి తాళలేక గత్యంతరము లేని పరిస్థితిలో ఎవరైనా వాటిని తింటే అతడు దైవశాసనాన్ని ఉల్లంఘించే ఉద్దేశ్యం కూడా కలిగి ఉండకపోయినట్లయితే, లేదా అవసరానికి మించి తినకుండా ఉన్నట్లయితే, అప్పుడు నిశ్చయంగా అల్లా క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఈ వస్తువు ధర్మసమ్మతమని, ఆ వస్తువు నిషిద్ధమని మీ నాలుకలు అబద్ధపు నిర్ణయాలను జారీ చేస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాలను తీసుకుని అల్లాకు అబద్ధాన్ని ఆపాదించకండి. అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవారు ఎంతమాత్రం సాఫల్యం పొందలేరు. ప్రాపంచిక సుఖాలు మూడు నాళ్ల ముచ్చటే. చివరకు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم وآتيناه في الدنيا حسنة وإنه في الآخرة لمن الصالحين ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون ఇంతకు పూర్వం మేము నీతో ప్రస్తావించిన వస్తువులను ప్రత్యేకంగా యూదులకు నిషిద్ధం చేశాము. ఇలా వారికి అన్యాయం చేసినది మేము కాదు, వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అయితే అజ్ఞానం వల్ల చెడు పని చేసిన తరువాత పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకున్న వారిని నీ ప్రభువు నిశ్చయంగా పశ్చాత్తాపం సంస్కరణల తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. నిజానికి ఇబ్రాహీము తనకు తానే ఒక సంఘం. అల్లాకు పరమ విధేయుడు, ఆయన ఎందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రికుగా ఉండలేదు. అల్లా అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేవాడు. అల్లాహ్ అతనిని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గాన్ని చూపాడు, ప్రపంచంలో అతనికి మేలును ప్రసాదించాడు, పరలోకములో అతను నిశ్చయంగా సజ్జనులలో ఒకడుగా ఉంటాడు. తరువాత మేము ఏకాగ్ర చిత్తులవై ఇబ్రాహీము విధానాన్ని అనుసరించు, అతను ముష్రికులలోనివాడు కాడు అనే వహీని నీ వద్దకు పంపాము. ఇక సబ్బత్ విషయం, దానికి సంబంధించిన ఆదేశాలతో విభేదించిన వారిపై మేము దానిని విధించాము. వారు విభేదిస్తూ ఉండిన అన్ని విషయాలను గురించి నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు తీర్పు చేస్తాడు. ادعوا إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين وإن عاقبتم فعاقبوا بمثل ما عوقبتم به ولئن صبرتم لهو خير للصابرين واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون إن الله مع الذين اتقوا والذين هم محسنون నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు వివేకంతో, చక్కని హితబోధతో, ప్రజలతో ఉత్తమోత్తమమైన రీతిలో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు ఆయన మార్గము నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజుమార్గములో ఉన్నవాడు ఎవడో. ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి, కాని మీరు సహనం చూపితే అది నిశ్చయంగా సహనం చూపేవారికే మంచిది. ప్రవక్త, సహనంతో పనిచేస్తూ పో, నీకు ఈ సహన భాగ్యం అల్లా అనుగ్రహం వల్లనే కలిగింది. వారి చేష్టలకు వగవకు, వారి పన్నాగాలకు మనస్సులో ఖేదపడకు. భయభక్తులతో పనిచేస్తూ ఉదాత్త వైఖరి కలిగి ఉండేవారితో అల్లా ఉంటాడు.